ఆడే ఎన్నో ఆటలు నీ గెలుపే సంబరాలుగా, నిండుగా నువ్వు నవ్వితే నా గుండెలో పండుగేనుగా, ఎండమావి నిన్ను తాకితే నీడల్లే తోడుగుండనా, ఆడినావే తుక్కుడు బిల్ల చిన్ననాడు నాకు పోటీగా, ఓడినానే ఎన్నో ఆటలు నీ గెలుపే సంబరాలుగా. ఆటమాడంగా ఉబలాటమాగక తడబాటుతో నేను మెడపైన చెయ్యేసి, తడబాటుతో నేను మెడపైన చెయ్యేసి, తడబాటుతో నేను మెడపైన చెయ్యేసి, కిలకిల నవ్వుతూ చిలకల్లే పలుకుతూ నీ చెయ్యి అందిస్తే నే మురిసిపోతీని, నీ చెయ్యి అందిస్తే నే మురిసిపోతీని, నీ చెయ్యి అందిస్తే నే మురిసిపోతీని, ఆడినావే తొక్కుడు బిల్ల చిన్ననాడు నాకు పోటీగా, ఓడినానే ఎన్నో ఆటలు నీ గెలుపే సంబరాలుగా, నిండుగా నువ్వు నవ్వితే నా గుండెలో పండుగేనుగా, ఎండమావి నిన్ను తాకితే నీడల్లే తోడుగుండనా. బుగ్గలతో సిగ్గులొలక బోసి పూబోని చేతుల్ని నా చేయి కందించి, పూబోని చేతుల్ని నా చేయి కందించి, పూబోని చేతుల్ని నా చేయి కందించి, ముద్ద బంతి మోము ముద్యమల్లె నవ్వి మరుమల్లె చెండల్లె నామేని తాకుతూ, మరుమల్లె చెండల్లె నామేని తాకుతూ, మరుమల్లె చెండల్లె నామేని తాకుతూ, ఆడినావే తొక్కుడు బిల్ల చిన్ననాడు నాకు పోటీగా, ఓడినానే ఎన్నో ఆటలు నీ గెలుపే సంబరాలుగా, నిండుగా నువ్వు నవ్వితే నా గుండెలో పండుగేనుగా, ఎండమావి నిన్ను తాకితే నీడల్లే తోడుగుండనా. బొమ్మల్లె పున్నమి ఎన్నల్లె పులకించే నేలమ్మ పురుడోసుకుంటుంటే, పులకించే నేలమ్మ పురుడోసుకుంటుంటే, పులకించే నేలమ్మ పురుడోసుకుంటుంటే, పారాని పూసిన పాదాలను తాకి పచ్చగడ్డి నేల ఒడిలో పెరిగిపోయే, పచ్చగడ్డి నేల ఒడిలో పెరిగిపోయే, పచ్చగడ్డి నేల ఒడిలో పెరిగిపోయే, ఆడినావే తొక్కుడు బిల్ల చిన్ననాడు నాకు పోటీగా, ఓడినానే ఎన్నో ఆటలు నీ గెలుపే సంబరాలుగా, నిండుగా నువ్వు నవ్వితే నా గుండెలో పండుగేనుగా, ఎండమావి నిన్ను తాకితే నీడల్లే తోడుగుండనా, ఆడినావే తొక్కుడు బిల్ల చిన్ననాడు నాకు పోటీగా, ఓడినానే ఎన్నో ఆటలు నీ గెలుపే సంబరాలుగా, ఆడినావే తొక్కుడు బిల్ల చిన్ననాడు నాకు పోటీగా.